పంటల్లో బంగారు పైరుల్లో నా సింగారం చిందేసింది ముత్యాల ముగ్గుల్లో మురిపాల గబ్బిల్లో ముత్యాల ముగ్గుల్లో మురిపాల గబ్బిల్లో మా మురి మా లక్ష్మి చిందేసి నవ్వింది మల్లియల్లో See ya.